కాపాడుటకు దేవుడే ఉన్నాడు. దేవుని నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోడు. ఆకలికి అన్నము, వేదనకు ఔషధము, పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా. దీనులను కాపాడారా రా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడారా రా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, రారా. పాలిటీల వేలుకుని వీనయ్యా, ఎదురు చూసు కన్నులలో కదిలేవయ్యా. మా పాలిటీల వేలుకుని వీనయ్యా, ఎదురు చూసు కన్నులలో కదిలేవయ్యా. పేదల మొరలాలి చేడవు నీవే, కోరిన వరములను తగే వరదుడవీవే. అజ్ఞానపు చీకటికి దీపము నీవే, అన్యాయము నెదిరించే ధర్మము నీవే. నీవే కృష్ణ, నీవే కృష్ణ, నీవే కృష్ణ. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడ రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య. వాణి నడిపించే బృందావనం, కుంటివాడు చూడగలుగు బృందావనం. కుంటివాణి నడిపించే బృందావనం, గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం. మూఢునికి జ్ఞానమొసగు బృందావనం, మూగవాణి పలికించే బృందావనం. అందరినీ ఆదరించు సన్నిధానం, అభయమిచ్చి దీవించే సన్నిధానం. సన్నిధానం దేవుని సన్నిధానం, సన్నిధానం. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడ రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ. కరుణించే చూపులతో కాంచవయ్యా, శరణ సగే కరములతో కావవయ్యా. కరుణించే చూపులతో కాంచవయ్యా, శరణ సగే కరములతో కావవయ్యా. మూగవాణి పలికించి బ్రోవవయ్యా, కన్న తల్లి స్వర్గములో మురిసేనయ్యా. మూగవాణి పలికించి బ్రోవవయ్యా, కన్న తల్లి స్వర్గములో మురిసేనయ్యా. నిన్ను చూసి బాధలన్నీ మరిచేనయ్యా, ఆధారము నీవేరా రారా కృష్ణ, కృష్ణ కృష్ణ, రారా కృష్ణ. కృష్ణయ్యా రాధా కృష్ణయ్యా దీనులను కాపాడా రాధా కృష్ణయ్యా రాధా కృష్ణయ్యా.